ఆత్మచింతన విధానము. చిత్తమూలో వికల్పోయం చిత్తాభావేన కశ్చన అతశ్చిత్తం సనుధేహి ప్రత్యగ్రూపే పరాత్మని. 408 నలేదు. అయం ఈ వికల్పః భేదబుద్ధి చిత్తములు బహిర్ముఖమైన మనస్సే మూలముగా కలది. చిత్తాభావే చిత్తములేని సుషుప్త్యవస్థలో కశ్చన భేదబుద్ధి ఏదియు కావున అవిద్య స్వరూపముచే ఉన్నను చిత్తము లేనప్పుడు తన కార్యమును చేయజాలదు. ఆ విద్య జాగ్రత్స్వప్నావస్థలలో చిత్తరూపమున పరిణమించుచూ ప్రపంచమును జనింపజేయుచున్నది. అత కారణము వలన చిత్తం చిత్తమును ప్రత్యగ్రూపే నా యొక్క స్వరూపమగు పరాత్మని పరాత్మయందు సమాధేహి నిలుపుము. అప్పుడు అవిద్యతో పాటు వికల్పము అన్నీను బాధితము లగును అని భావము. అవ పరమాత్మపై మనస్సును నిలుపుకొననట్లు చేయటకే 3 శ్లోకములలో మాటలతో పొడుచుచున్నాడు. కిమపి సతతబోధం కేవలానందరూపం నిరుపమ మతివేలం నిత్యముక్తం నిరీహం నిరవధి గగనాభం నిష్కలం నిర్వికల్పం హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధ. 409 ప్రపంచబాధ కిమపి పర్ణింపశక్యము కానిదియు సతతబోధం ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపమును కేవలానందరూపం కేవలము ఆనందస్వరూపమును విరుపమం సాటిలేనిదియు అతివేలం సమస్తమును దాటియున్నదియు. శ్రీవివేక చూడామణి నిత్యముక్తం నిత్యముక్త స్వరూపమును నిరీహం ఇచ్ఛాశూన్యమును నిరవధి అవధులు లేనిదియు గగనాభం ఆకాశము వంటిదియు నిష్ఫలం అవయవశూన్యమును నిర్వికల్పం వికల్పకూన్యమును పూర్ణం పూర్ణమైనదియు అగు బ్రహ్మ బ్రహ్మను విద్వాన్ విద్వాంసుడు సమాధ సమాధిలో హృది హృదయమునందు కలయతి చూచును. ప్రకృతి వికృత శూన్యం భావనతీతభావం సమరసమసమానం మానసంబంధ దూరం నిగమవచన సిద్ధం నిత్యమస్మత్ప్రసిద్ధం హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధ. 410 ప్రకృతి వికృత శూన్యం ప్రకృతి వికృతులు లేనిదియు భావనతీతభావం ఊహకు అందని స్వభావము కలదియు సమరసం సమమైన రసము కలదియు అసమానం సాటిలేనిదియు మానసంబస్థ దూరం ప్రమాణముల యొక్క సంబంధమునకు దూరమైనదియు సిద్ధం శృతివాక్యములచే తెలియనదియు నిత్యం నిత్యమైనదియు అస్మత్ప్రసిద్ధం నేను అనెడు ప్రత్యయమున గోచరించునదియు పూర్ణం నిగమవచన కల అజరమమర మస్తాభాసవస్తు స్వరూపం స్థిమిత సలిల రాశి ప్రఖ్య మాఖ్యావిహీనం సమిత గుణ వికారం శాశ్వతం శాస్త్ర మేకం హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధ. 411 అజరం జరారహితమును జరారహితమును అమరం మరణరహితమును అస్తాభాసవస్తు స్వరూపం వికల్పశూన్య వస్తుస్వరూపమును స్థిమిత సలిల రాశి ప్రఖ్యం నిశ్చలమైన సముద్రముతో సమానమైనదియు విహీనం డొట్ నామశూన్యమును సమిత గుణవికారం సమించిన గుణముల యొక్క వికారములు కలదియు శాశ్వతం నిత్యమైనదియు శాస్త్రం శాంతమైనదియు ఏకం ఒక్కటి పూర్ణం కలేతి. 488 ఆత్మచింతన విధానము. 409 410 411 కిమపి వార్డులకు గోచరము కానిదియు సనతబోధం నిత్యాఖండ జ్ఞానస్వరూపమును కేవలానందరూపం దుఃఖమిశ్రము కాని నిరుపాధికమగు సుఖమను స్వరూపము కలదియు ఈ విధముగా స్వయం ప్రకాశ నిత్య సుఖరూప మగుటచే ఇది పరమ పురుషార్థమని చెప్పినట్లేనది. నిరుపమంన తస్య ప్రతిమాస్తి దీనికి పోలిక లేదు అను శృతివాక్యముననుసరించి సాటిలేనిదియు అతి వేలం ప్రపంచపు సరిహద్దులను దాటియున్నదియు నిత్యముక్తం ఎన్నడును బంధమనున్నది లేనిదియు నిరీహం కోరికలు లేనిదియు లేదా క్రియార్హితము అని అర్థము. నిరవధి కాలమును బట్టి కాని దేశమును బట్టి కాని వస్తువును బట్టి కాని అంతము లేనిదియు గగనాభం ఆకాశముతో సమానమైన దగుటచే సంగము కాని మాలిన్యము కాని లేనిదియు నిష్కలు అవయవశూన్యమును నిర్వికల్పం వివిధ కల్పనా శూన్యమును పూర్ణమును అగు బ్రహ్మను విద్వాంసుడు సమాధియందు హృదయమున చూచును. అందుచే నీవు కూడా ఈ విధముగానే చూడుము అని భావము. ప్రకృతి వికృతి శూన్యం నిత్యము అవయవరహితము అగుటచే తదేతద్భహమపూర్వ మన పరం ఈ బ్రహ్మకు పూర్వము కారణము కాని అపరము కార్యము కాని లేవు అని శృతి చెప్పిన విధమున ప్రకృతి వికృతులు లేనిదియు భావనతీతభావం కల్పనలను దాటిన స్వభావము కలదియు అనగా ఉపనిషత్ సహాయము లేని కేవల తర్కముచే తెలిసి కొనుటకు శక్యము కానిది అని అర్థము. సమరసం ఒకే విధముగా ఉండునదియు అసమానం సాటిలేనిదియు మాన సంబంధ దూరం ప్రమాణముల సహాయముచే తెలుసుకొన శక్యము కానిదియు. శృతి కూడా ఈ బ్రహను ప్రత్యక్షముగా కాక లక్షణ ద్వారా మాత్రమే బోధించుచున్నది కదా. ప్రమాత చ ప్రమాణం చ ప్రమేయం ప్రమితిస్తథా యస్య ప్రసాదాత్ సిద్ధ్యంతి తత్సిద్ధ కిమపేక్షతే. 489-470 శ్రీ వివేక చూడామణి కానిది అని భావము. ప్రమాత తెలుసుకొనువాడు, ప్రమాణము తెలుసుకొను సాధనము, ప్రమేయము తెలియదగనవి. ప్రమితి తెలుసుకొనుట అననవి ఏ ఆత్మ యొక్క అనుగ్రహముచే సిద్ధించుచున్నవో అట్టి ఆత్మ యొక్క జ్ఞానము విషయమున వేరేమీ అపేక్షింపబడును అని సురేశ్వరాచార్యులు చెప్పిన విధమున స్వయం సిద్ధమగు ఆ ప్రత్యేగాత్మ విషయమున తెలియదగనది తెలుసుకొనువాడు. తెలుసుకొనుట మొదలగు భేదములను తొలగించు శృతి కూడా తాటస్థ్యమును వహించును గాని ప్రత్యక్షముగా దానిని బోధింపజాలదు. లేదా మాన సంబంధ దూరం అనునప్పుడు మానం అనగా ప్రత్యక్షాది ప్రమాణము, దానితో సంబంధం అనగా మేత్వము అనగా ప్రత్యక్షాదుల వలన కలిగిన ప్రమలో విషయమగుట దానికి దూరమైనది అనగా మేము భావము. నిగమవచన సిద్ధం వేదవచనముల ద్వారా ఎల్లప్పుడూ విద్వాంసులు అనుభవమునందు గోచరమైనది అజరం అపక్షయము లేనిది అమరం నాశరహితమైనది అస్తాభాస వస్తు స్వరూపం ఆభాసము లనగా వికల్పములు. అవి తొలగిపోయిన ఏ వస్తువు కలదో తత్స్వరూపమైనది స్థిమిత సలిలరాశి ప్రఖ్యం తరంగములు లేని సముద్రమువలే నిశ్చలమైనది. అఖ్యావిహీనం అతే ఏదంతరా అను శృతివాక్యముననుసరించి ఏదైన పేరు ఉంచుటకు నిమిత్తములగు జాతిగుణ క్రియాదులు లేకపోవుటచే నామశూన్యమైనది. సమిత గుణవికారం గుణములుగాని వికారములుగాని లేనిది శాశ్వతం అనాదిసిద్ధమైనది శాస్త్రం పరిణామశూన్యమైనది ఏకం అద్వితీయము అట్టి బ్రహ్మను విద్వాంసుడు సమాధియందు హృదయమున వీక్షించును. సమాహితాంతకరణ స్వరూపే విలోకయాత్మానమఖండ వైభవం విచ్ఛింధి బద్ధం భవగద్ధగస్థలం యత్నేన పుంస్త్వం సఫలీకురుష్వ. 412 ఆత్మచింతన విధానము. 471 స్వరూపే పరమాత్మయందు ముగ నిలిపబడిన మసస్సు కలవాడవై సమాహితాంతాకరణ స్థిర అఖండ వైభవం అఖండమైన విభుత్వము సర్వవ్యాప్తత్వము గల ఆత్మానం ఆత్మను విలోకయ భవగంధగంధిలం సంసర్గంధముతో కంపుకొట్టుచున్న బంధం అజ్ఞానమును విచ్ఛింధి తొలగించుకొనుము యత్నేన ప్రయత్నపూర్వకముగా పుంస్త్వం పురుషత్వమును సఫలీకురుష్వ సఫలము చేసుకొనుము. చూడుము పరమాత్మయందు నిశ్చలముగా స్థాపితమగు మనస్కల వాడవై అవ్యాకృతమగు ఆకాశం యొక్క కల్పనకు గూడా అధిష్టానమై అఖండమగు సర్వవ్యాప్తత్వరూప విభుత్వము గల ఆత్మను విలోకయ సాక్షాత్కరింపజేసుకొనుము. భవగంధస్థలం సంసారవాస నావాసితమైన బంధం అజ్ఞానమును విచ్చిని నశింపజేసుకొనుము. అవిద్యాస్తమయో మోక్ష సాచబద్ధ ఉదాహృత అవిద్యానాశనమే మోక్షము. ఆ విద్యయే బంధమని చెప్పబడుచున్నది అని పెద్దల వాక్యము యత్నేన ఎల్లాభాన్నా పరోలాభో యత్సుఖాన్నాపరం సుఖం యద్బోధానా పరో బోధః తద్ధమ్మేత్యవధారయదేని లాభము కంటే గొప్పదగు లాభమేదియు లేదో, దేని సుఖము కంటే గొప్ప సుఖము లేదో, దేని జ్ఞానము కంటే గొప్ప జ్ఞానమేదియు లేదో, అదియే బ్రహ్మేని తెలుసుకొనుము అనియు, ఆత్మలాభాన్న పరం కించిదస్తి, ఆత్మలాభము కంటే గొప్పదేదియును లేదు. ఆత్మానమన్విచ్ఛ గుహాం ప్రవిష్టం, గుహలో హృదయమున ప్రవేశించియున్న ఆత్మను అన్వేషింపుము ఇత్యాది వచనముల చేతను, ఏతద్బుద్ధ్వా బుద్ధిమా సాత్కృతకృత్యశ్చ భారత, ఓ అర్జున, ఈ ఆత్మను తెలుసుకొనినచో బుద్ధిమంతుడును కృతకృత్యుడును అగును అను గీతావాక్యము వలనను. ఆత్మ 472. శ్రీ వివేక చూడామణి. ద్రష్టవ్యః ఏతావదరే ఖల్వమృతత్వం ఆత్మను సాక్షాత్కరింపజేసుకొనవలెను, ఇదియే మోక్షము అను శృతి వాక్యము వలనను. ఆత్మసాక్షాత్యారమే పరమఫలముగాన అందునిమిత్తమై ప్రయత్నము చేత పుంస్త్వం ఎన్నో పుణ్యములు చేయగా లభించిన పురుషత్వమును సఫలీకురుష్వ స్వరూప సాక్షాత్యారము పొంది సార్థకము చేసుకొనుము, మరల సంసారములో ప్రవేశింపకుము అని భావము. సర్వోపాధి వినిర్ముక్తం సచ్చిదానందమద్వయం భావయత్మానమాత్మస్థం నభూయః కల్పసే ధ్వనే. 413. సర్వోపాధి వినిర్ముక్తం సమస్తములగు ఉపాధులతో శూన్యమైన దానినిగను సచ్చిదానందం సచ్చిదానందస్వరూపమైన దానినిగను అద్వయం ద్వితీయర హితముగను ఆత్మస్థం ఆత్మలో నీలో నున్న దానినిగను ఆత్మానం పరమాత్మను గూర్చి భావయభావింపుము భూయహమరల అధ్వనే సంసారమార్గమునకు న కల్పసే పాల్పడవు. ఆత్మను గూర్చి భావన చేయుము. ఏ విధమైన దానినిగా అనగా సర్వోపాధి వినిర్ముక్తం స్థూలము సూక్ష్మము కారణము అనేడు భేదములకు హేతువులగు సమస్తోపాధులతోడను పూర్తిగా వాసన కూడా లేని విధమున విడువబడిన దానినిగను సచ్చిదానంద స్వరూపమైన దానినిగను ద్వితీయరహితమైన దానినిగను తనలోనే ఉన్న దానినిగను ఇట్లు చెప్పుటచే ఆత్మ ఎక్కడనో దూరమున ఉన్నది కాదని చెప్పినటైనది. అత్రవావకిల సత్సౌమ్యన నిభాలయసే, ఓ సౌమ్యుడా, సత్స్వరూపమగు ఈ ఆత్మ ఇచ్చటనే ఉన్నది కాని నీవు గుర్తింపుకున్నావు అని శృతి వాక్యము. ఈ విధముగా ఆత్మ సంస్థం అనగా సూక్ష్మమగు బుద్ధిలో భాసించుచున్నది అని యర్థము. ఈ విధముగా భావన చేటచే స్వమహమెందే స్థితి లభించి స్వాత్మ సాక్షాత్కారము సిద్ధించునుగాన. మరల అధ్వనే సంసార ఆత్మచింతన విధానము. 473. మునకు పాల్పడవు న పునరావర్తతే, అతడు మరల తిరిగిరాడు మాముపేత్య తూకౌనేయ పునర్జన్మన విద్యతే, ఓ అర్జున, నన్ను పొందినచో మరల జన్మలేదు అని శృతి స్మృతి వాక్యములు. అవ పునరావృత్తి లేకపోవుటనే అపపాదించుచున్నాడు.